ఈ దుఃఖానికి అంతకీ కారణం ఏంటంటే సమాజంలో ఉండేటువంటి దుఃఖానికి అంతకీ నా దుఃఖము ఇతర దుఃఖము కూడా కేవలము సోషల్ సిస్టమ్స్ కారణంగా కలిగినది అని కొంతమంది అనుకుంటారు. ఈ విధంగా మానవుడు ఎక్కడో దూరంగా ఉండేటువంటి నక్షత్రాలు కారణం అనుకుంటాడు. ఒక ఆయన నాతో అన్నాడు, జీవితంలో సుఖం లేకుండా పోయిందన్నాడు. అంటే అదేమిటండి అలా ఎందుకు అనుకుంటున్నారంటే, ఏం చేస్తామండి నా భార్య నక్షత్రం మంచిదిగా. నీ భార్య నక్షత్రం మంచిదిగా? అవునండి, నా భార్య మూలా నక్షత్రంలో జన్మించింది. ఎవడి భార్య అయితే మూలా నక్షత్రంలో జన్మించిందో వాడి జీవితంలో ఎప్పుడు సుఖపడలేడని ఓ శ్లోకం ఒకటి చెప్పాడు. శ్లోకేన విద్వాన్న భవతి అని శ్లోకం ఎవడైనా చెప్పాడంటే నాకు కోపం వస్తుంది. ఎందుకంటే నువ్వు చెప్పాల్సిన పాయింట్ నువ్వు లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొటేషన్ ఇస్తే లాజికల్గా ఇవ్వాలి, కానీ ఎక్కడో ఓ పిసరంత ఓ మొక్క ఒకటి పట్టుంది అది చెప్పి. సో దట్ ఈస్ హౌ హీ ఫీల్స్. ఐ టోల్డ్ హిమ్ ఫర్గెట్ ఇట్, దిస్ ఈస్ నాన్ సెన్స్. సో ఎందుకంటే వాట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఇట్ ఈస్, ఎక్కడో మూలా నక్షత్రం అనే ఒక ఇట్స్ ఏ కాన్స్టలేషన్, ఎక్కడో కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉంటుంది, కోట్లు కోట్లు లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. దాని కారణంగా నేను దుఃఖపడిపోతున్నాను అంటాడు. ఏమండి ఏమన్నా అర్థం ఉందా? ఏమిట్రా నీకు దానికి కనెక్షన్, ఈ దుఃఖం కనెక్షన్ అంటే ఈయన భార్య జన్మించి 30 ఏళ్ల క్రితం జన్మించింది ఆవిడ, ఆ జన్మించిన టైం వాళ్ళు సరిగ్గా నోట్ చేశారో లేదో అది ఆ నక్షత్రంలో మూల 4వ పాదం అయిందంటాడు. సో ఈ విధంగా మానవుడు ఎక్కడో దూరంగా ఉన్న కారణాలని, గ్రహాలని, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి మనుష్యుల్ని, లేకపోతే జడ పదార్థాలని తన దుఃఖానికి కారణాలు అని అనుకుంటాడు. మేము వేదాంతంలో నేను చేసిన అనాలిసిస్ ప్లీజ్ ట్రై టు అప్రిషియేట్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, దేర్ ఈస్ అ సిగ్నిఫికెన్స్ అని అంటే అందుకోసమే నేను కొంచెం ఎలాబరేట్గా చేశాను. నేను మీకు మనవి చేసేది ఏమిటంటే, మీ దుఃఖానికి దుఃఖము ఉన్నది నెంబర్ 1 ఫ్యాక్ట్. హ్యావింగ్ అండర్స్టూడ్ దట్ మచ్, ఇఫ్ యూ ఫీల్ దట్ అవుట్ సైడ్ కాజెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సఫరింగ్, దెన్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బీ ది స్టూడెంట్ ఆఫ్ గీత. గీత ఈజ్ నాట్ ఫర్ యూ, ఫర్గెట్ అబౌట్ ఇట్. యూ కెన్ క్లోజ్ గీత అండ్ యూ కెన్ హ్యావ్ సమ్ అదర్ వర్క్. ఆ దుఃఖ కారణం మీరు ఏదుందనుకుంటారో దాన్ని మ్యానిపులేట్ చేసుకుంటే మీకు ఉపయోగం ఉంటుంది. ఈ గీత వల్ల ఏమో ఉపయోగం. బట్ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ దిస్ ఫండమెంటల్ ప్రెమిస్, నేమ్లీ నా దుఃఖమునకు కారణము నా మనస్సు, నాకుండే భావజాలము, నేను జగత్తును చూసేటువంటి దృష్టికోణము, నా గురించి నాకున్న అంచనా, సెల్ఫ్ ఇమేజ్ అంటారు, జగత్తు గురించి నాకున్న అంచనా, వీటిల్లో ఎక్కడో ఏదో లోటు ఉంది, ఎక్కడో ఏదో దోషం ఉంది, ఆ కారణంగానే మనస్సుకి మనస్సులో దుఃఖము నెలకొని ఉన్నది. దిస్ ఈజ్ ది బేసిక్ ప్రెమిస్. ఇది మీరు అంగీకరించిన పక్షంలో దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు బికమ్ ద స్టూడెంట్ ఆఫ్ గీత, అదర్వైజ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్. నిజంగా అంచేతనే దేర్ వాజ్ ఎ వాస్తు కాన్ఫరెన్స్, నేను ఉంటే మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వాస్తు కాన్ఫరెన్స్ ఉంది, దానికి నేను సన్యాసిని కదా, వాస్తు వాళ్ళు కూడా సన్యాసులు కొంత రెస్పెక్ట్ ఇస్తారు కదా, వాళ్ళు నన్ను వచ్చి అది ఇనాగరేట్ చేయమని కోరారు. నేను అక్కడే ఉన్నాను, ది సేమ్ ప్లేస్ ఐ వాస్ దేర్, ఇనాగరేట్ చేయమని కోరారు. నేను రెస్పెక్ట్ఫుల్గా ఐ డిక్లైన్, నేను ఒప్పుకోలేదు. ఏమంటే అక్కడ మ్యూజిక్ కాన్ఫరెన్స్ ఉంది, ఇనాగరేట్ చేయమని కోరారు, ఇనాగరేట్ చేశాను. నాకేం మ్యూజిక్ వచ్చింది, ఇనాగరేట్ చేశాను. నేను ఆ మాట అన్నాను, మీకు మ్యూజిక్ రానక్కర్లేదని మీకు మ్యూజిక్ అంటే ఇష్టపడతారా, ఇష్టమే అయితే ఇనాగరేట్ చేయాలి. ఇప్పుడు భాగవతంలో నారదుని పూర్వజన్మ వృత్తాంతంలో 4 శ్లోకాలు ఉన్నాయి, చాలా అందమైన శ్లోకాలు. ఒక ఆయన మీద రసం జీవిలో పెట్టుకుని వెళ్ళి ఇనాగరేట్ చేసి ఆ మ్యూజిక్ గురించి భాగవతంలో చెప్పిన 4 మాటలు పావుగంట సేపు ఉపన్యాసం చెప్పి చెప్పవచ్చు. వాళ్ళు ఎంతో సంతోషించారు, నారదుడు ఇలాగ మ్యూజిక్ గురించి చెప్పాడు మాకు తెలియనే తెలియదండి, ఎంతో బాగుందో ఇది అని దే వర్ వెరీ హ్యాపీ. సో ఐ ఇనాగరేటెడ్, ఈ వాస్తు గురించి ఇనాగరేట్ చేయమంటే నేను ఇనాగరేట్ చేయను అని చెప్పాను, అయిపోయింది. వాళ్ళ కాన్ఫరెన్స్ అయిన వెంటనే నా క్లాస్ ఉంది, నా గీతా క్లాస్. వాళ్ళలో వాళ్ళు దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు, ఒకళ్ళు ఇద్దరు ఈ క్లాస్కి వచ్చారు జస్ట్ బై స్ట్రేయింగ్ అంటారు చూడండి,